నిరభ్యాసం లౌషం హరే హర Hey. బాహునం ఆ Thank you.

విశ్వాధమా విశ్వ చాహర్భస యవాయి యవాయి Yeah. అగ్రేవాయస్య భజసాయ మహద్ధానా సోవాయో ఆయే మాదో మదజో హరియతో విజా క్షా